54 ఆత్మతత్వ విచారణ. వశిష్ఠ మహర్షి తన యొక్క విద్యాబోధన ప్రణాళికలో 2వ అంశమైన ఆత్మతత్వ విచారణ గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఆ సందర్భంలోనే ఆత్మతత్వ జ్ఞానం బ్రహ్మగారి దగ్గరనుంచి తనదాకా ఎలా అవతరించిందో ఆ జ్ఞానావతరణ ప్రక్రియను వివరించాడు. ఆ తరువాత ప్రశ్నించేవాడు ఏ దృష్టితో ప్రశ్న వేయాలి, సమాధానం చెప్పేవాడు ఏ దృష్టితో సమాధానం చెప్పాలి అనేదాన్ని కూడా వివరించాడు. ఇక ప్రస్తుతం ఆయన సాక్షాత్తుగా ఆత్మతత్వ విద్యను చెప్పబోవడం లేదు. అదేమిటి, అసలు విషయం చెప్పదలుచుకోకపోవడం ఏమిటి అనుకుంటున్నారా? ఏ విషయం అర్థం కావాలన్నా వినేవాడు కొన్ని అర్హతల్ని సంపాదించాలి. అంతర్జాతీయ మార్కెట్లో ధన వినిమయం ఎలా జరుగుతుందో చెప్పండి అని నేను వెళ్ళి ఒక ఎకానమీ ప్రొఫెసర్ గారిని అడిగాననుకోండి. అడిగిందే తడవుగా ఆయన ఉపన్యాసం దంచుతాడా? ముందు నాకు ఆర్థిక శాస్త్రం గురించి ఏమాత్రం తెలుసో అంచనా వేసుకుంటాడు. ఆ తరువాత గంభీరమైన ఆర్థిక శాస్త్ర విషయాలు చెబితే విని అర్థం చేసుకోగల మానసిక శక్తి ఉందో లేదో చూసుకుంటాడు. అప్పుడు సమాధానం ప్రారంభిస్తాడు. అంతేగదా. 66. అలాగే వశిష్ఠ మహర్షి రాముడికి అసలైన తత్వోపదేశం చేసే ముందు దానికి అవశ్యము కావలసి ఉన్న ముందు షరతులు ఎలా ఉండాలో రాముడికి ఉపదేశించాలని నిశ్చయించుకున్నాడు. ఎకానమీ ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళి నేను ఏవో పిచ్చి ప్రశ్నలు వేస్తే నీకు సరైన యోగ్యత లేదని ఆయనకు అనిపిస్తే ఆయన నన్ను బయటికి పొమ్మంటాడు. అంతేగాని నన్ను కూర్చోబెట్టి ఎకనామిక్స్లో పాఠాలు చెప్పాలని? ఆయ్సర్. 65. చూడడు, ఎందుకని? నేను ఆయన శిష్యుణ్ణి కాదుగదా. అందుకని ఇక్కడ రాముడు అలా కాదు. రాముడు వశిష్ఠుడికి ప్రియ శిష్యుడు, పైగా యోగ్యత గల శిష్యుడు. అందువల్ల వశిష్ఠుడు ఆత్మజ్ఞానం సంపాదించడానికి, సంపాదించిన తరువాత అది వంటబట్టటానికి కావలసిన సాధన సంపత్తిని గురించి ప్రత్యేకంగా హెచ్చరించదలుచుకుంటున్నాడు. అందుకే వశిష్ఠుడు ఇలా అన్నాడు, మనో హి చపలం రామ సంసరవన మర్కటం సంశోధ్య హృదయత్నేన శ్రోతవ్య పరమార్థగీయః 3.v.s.11/56. రామ, తత్వబోధ చెయ్యండని అడగంగానే సరిపోదు. ఈ మనస్సనే కోతి ఏమి చేస్తుందంటే తత్వ విషయాలను గురించి బోధ వినటం మొదలు పెట్టగానే ఇటూ అటూ గంతులు ప్రారంభిస్తుంది. అడిగించేది అదే, చెప్పటం మొదలు పెట్టాక గంతులేసేది అదే. అందువల్ల తత్వశ్రవణం చేసే ముందు ఆ మనస్సుకి సంశోధన చెయ్యాలి. అంటే సత్సంస్కారం కలిగించాలి. సంస్కారం అంటే దానిలో ఉన్న దోషాలను తొలగించి దానికి సద్గుణాలను కలిగించటం. వినేవాడు మొదటగా ఈ పని చేసుకోవాలి. దానికి సర్వసామాన్యంగా అందరూ చేయవలసిన పనులు 2. 1. దుష్టులకు దూరంగా ఉండడం. 2. సజ్జనులకు దగ్గరగా ఉండడం. వీటిని గురించి పూర్వం కూడా చెప్పాను. వాటితో పాటు ముఖ్యమైనవి, సాధకుడు సేవించవలసినవి 4 ఉన్నాయి. నువ్వు చక్రవర్తి పుత్రుడవు గనుక నీ పరిభాషలోనే వాటిని గురించి వివరిస్తాను. విను. మోక్షద్వారే ద్వారపాలాశ్చత్వారః పరికీర్తితాః సమో విచారసంతోషః చతుర్థసాధుసంగమః 3.v.s.11/59. రామ, మోక్షమనేది పెద్ద కోటనుకుంటే ఆ కోట గుమ్మానికి 4 ద్వారపాలకులు ఉన్నారు. 1. సమము. 2. విచారము. 3. సంతోషము. 4. సాధుసంగమము. ఒక రాజు దగ్గరకు మనం పోవాలంటే ముందు ద్వారపాలకులను మంచి చేసుకోవాలి. ద్వారపాలకులు షిఫ్టుల ప్రకారం మారుతూ ఉంటారు. అందుచేత అందరు ద్వారపాలకుల్ని మంచి చేసుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు రాజభవనంలోకి పోవచ్చు. అలా అందరినీ బుట్టలో వేసుకోవటం సాధ్యం కాకపోతే కొందరినైనా బుట్టలో వేసుకోవాలి. అది కుదరకపోతే కనీసం ఒకడితోనైనా స్నేహం చెయ్యాలి. ఒకడితో స్నేహం చేస్తే వాడు ఉన్నప్పుడు లోపలకు పంపిస్తాడు. అంతేగాక వాడి ద్వారా ఇతర ద్వారపాలకులతో స్నేహం పెంచుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, అలాగే ఓ రామ, మోక్షాన్ని కోరేవాడు సమ, విచార, సంతోష, సాధుసంగమాల అనేటటువంటి ఈ నలుగురు ద్వారపాలకులను స్వాధీనం చేసుకోవాలి. అంత పూర్తిగా చేతకాకపోతే ముగ్గురినో ఇద్దరినో కనీసం ఒక్కడినో స్వాధీనం చేసుకోవాలి.